చెమ్మకు చెమ్మకు చిన్న చిన్న చెమ్మకు చెమ్మకు చిన్న చిన్న చిన్న కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది బిరుల తేనె చినుకై పూలలమ్మ కులుకై అది కూచి పూడి నడకై పచ్చని చెలాగట్టి పచ్చని చెలా పావడగట్టి కొండ మల్లెలే పప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవ పాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి.